శక్రమభిష్టస్తు పదే కామ్యం వసూసహస్రే అస్వృష్టరాయింద్రస్థో మహీ నిర్ణ భూత్మా మగవత్స్వమిన్వతేజీమంజిగు జీం సుతాదయింద్రోభిప్రియమంజిగు ఆపోనం మావసోదుఖాజిమోపదాసుకే అనేక సంభోహమానమూతజే మధ్వాహక్షరం విధీతజా ౌరేషనందేహమీరముగ్రం వివేచిందనస్మృతం విభూతిం రాజసో మహః ూనం ప్రాపతి పృథివ్యాం దివి జానయింద్రహరిమహేమత విశ్వరిష్భిరాగహి రోజే అశ్రుతోజోపాదశ్రీ మనూడో నిఘోరయోజేభిస్వరీయసే ఏదస్తేవసో విద్యామసూరవ్యదేత సంకృతేధనేజావసంతసవ్రజే చే మఘవన్మేధే అధ్వరే దీర్ఘనీ చేతమూనసి రోదర్జే అధీరాసో అద్రిగో మజీ గోత్రం హరిశ్రియౌ సాంబరౌ సోమీంద్రాదీపస్సుతం నీపాదిశౌ మఘవన్మేధ్యాదిశౌ పుష్టిగౌ సృష్టిగౌ సార్ధ్వారకంబం సమాసాదగచ్చానం దివ్యముద్ధీతం సహస్రాణ్యమిృష్టోదస్తృకాంధతే చికిజ్జరీషిచోదన ఇంద్రం సముచ్చావ్యమత్యరిష్యం తమ్ నభోజసే అర్కం సప్తదీర్ఘాణమాృతస్తృగాతోమే పదే సత్వీవిశ్వాభువానాక్రదలాదిజ్యనిష్టపుంస్యం యో నోదారావసూనామింద్రంతం భూమహే వయమ్ విద్వాచ్యస్తుపతిం నవీయసీం కమే మనోమాజివ్రజే తస్మై త్వం వాసో దానాయ శిక్షసిదరాజస్పోషామశ్రుతే వయం మాఘవన్నింద్రగర్వణస్సుతామహే కదాచనస్తరీరజిలేంద్రదశ్చసిదాసుకే ఉపోవేన్ను మాఘవన్ భూజయిన్ను దేదానం దేవస్య పృచ్ఛతే ప్రయోనక్షే అభ్యోజసాకృతిం వదై సృష్టం నిఘోరయన్ నమోజిగమాదిజ్జనిష్టపార్థివ్యాయం విశ్వార్జోదాతస్యేవీపాదిరస్త్రీధర్యేణ మే పవీరభిరుధ్యేస్వ్యతేరణ్యోమధూమంత్రం గృహస్వామిమాజో ప్రదేవృష్ణ్యంద్రోస్ూపాలైంద్రవ విపస్పతి సోమం సక్రాభీవసుమాజగేసేంద్రుభాగే అమంద్రథా మంతసేతసో అన్యే స్యూమస్మాజూ ేవేయోమంపత్ తస్మై విష్ణశ్రీనివరాజక్రమగుకామిత్రమేత్రస్వామిస్తోమేషాకనోపాజేవాజిమృదుభావ గోదుభోజుభోమతిశ్రవశ్రవాహ యో నో దాతాసన పితామహాగ్రజీమన్నోమస్వశ్రదాదుమేత్రోధానాజమంభ్రజేతరాజస్ఫోటమిన్వతి వసూజోపదూపరిం సరగ్రగుం స్తోమైరింద్రం భవామహే ప్రయుచ్చుభేజిమాత్రిమాతస్థాభవనస్థిక్షోక్షే అస్మాకం గిరాశోకం భవత్రేణుధీహం ూర్ణేంద్రాజవోచర పూర్వేస్ బృహతీరానూరస్తోతుర్మేధాక్షరీంద్రోరాజో బృహతీరాధూను దశం క్షోణీ సముదూర్య సంశుక్రాశ్రుతాయస్రంగవాశిరస్తో మాగింద్రమంది ృఢభాణిత్తమంగ్రగోపిమీషానం రాజీమహే ఆయుం కృత్సమతిమద్రజో భావృధానో దివే దీవే భయం వర్యస్వం సరత్రం వాదయంతోహవామహే ఆదో విశ్వేభ్రసంవద్భస్వాదేర్వాపదీందవేషాభతృథివిశ్వే సన్వం వసు అంసభోజ్రాసోమశ్చంపసి ఇంద్రనేదీమితమేధాభిరుచిభిః ఆనందమసంతమాభిరభిష్టిభిలాస్వాదే స్వాభిభిః ఆదితురం దత్తాదిం విస్తరణిం హృది ప్రదాస్వాభాగం ప్రసూతిరాజేగా స్తేదాధిష్టో వాసేతేశ్చామఫలేషుతే వయం హోత్రాభిరుతదేవభూతిభిస్స సవాం సోమనామహే అహం గిరే హరిభో బ్రహ్మ వాజయురాజిం యామిధోతిభిః స్వామిదేవతమమేతమస్వయుర్గవ్యురగ్రేమధీనాం ఏదత్త ఇంద్రవీర్యం ఏభ్యర్ఘణంతి కాలవాహ తే స్తోభం తూర్జమావన్ఘృతస్తుతం పౌరాదో నక్షం ధీతిభిః నక్షం దయింద్రమవధేతురాజేషాం సుతేర్మందసే యథా సంభర్తే అవధో యథా ఘృతయేవాస్మే ఇంద్రమత్స్వ ఆనో విశ్వే సరోరసో దేవాసోగ్రంథనోపన మతమో రుద్ర అవసే నాగమన్ శృణ్వంతు మరుతోభవం పూజా విష్ణుర్భవనం మేధర స్వచ్చవంతు సప్తసింధవ ఆభోవాద పర్వదాసో వనస్పతి శృణోతు పృథివీభవం జలింద్రరాధో అస్తి తే మాఘో నం మఘవత్తమ తేనోబోధితవాద్యో బృధేభో దానాజ వృత్రహన్ ఆదిపదే నృపదే త్వమిద్రినోవాధావక్షి సుక్రతో వీజీహోత్రాభిరుతదేవీతిభిస్త సవాం సో విశృంభిరే అస్మాన్నక్షమగభన్ను పావాసే దుఃఖస్వీమిరం అజంతయింద్రస్వేర్విధేమస్మాకం మహిస్తూరం సజం రాధో అస్త్రజం ప్రస్కణం వాజనితోదయ భూరేంద్రీరా అందక్ష మధ్యాజతి రాధస్వేదస్వృక సదం శ్వేతో జీవితారో నరోజంతే మన్నాదిమన్నదస్తభు సదం వేమోదరం సుదస్వదం ధర్మాణి వాదాని సదం మే బల్బస్తుకారుణీనాశ్వదం దేవాస్థకాన్వాజనామయో విచరంత అశ్వాసోనకం క్రమత ఆదిత్సాప్తస్యో నమహిశ్రవా శ్రావీరీరస్తూరాజన సంవదే ప్రతిదేదస్తవేకలాదో అదర్శ్రయం జోర్ణ ప్రాజినాధవా దశమహ్యం బౌలక్రదసహస్రాదస్ వేదృకా నిత్యాద్రాయోమంభ్రత శతం మే గద్దభానాం శతమూర్ణావతీనాం శతం రాధాభిప్రాణీయూతక్రదాయ్యా అశ్వానామిన్నూత్యా అదేర్భద్రవాత్సుమద్రత అగ్నిశ్రుత్రేణ జ్యోతిరా బృహత్సూరో అరోచత విదూర్యో అరోచత యువం రే వాక్రూనాభూర్జేణ యుక్తారథేణ్రా ఆగచ్చతం నాదశీభిరిదీయం ద్రవణం విపాద యువాం దేవాస్త్రేకాదశాస్మాకం యజ్ఞం ప్రవాణం విభానాపాదం సర్వమశ్రీనాయ్ని పరాయం ప్రదశ్రీనా కృతం వాహం వృషభో దివోర్జృథివ్యా సహస్రం సంసా ఉదయేకవిష్టౌ సర్వాంగుభయాధాధిపధ్యై అజలం వాం భాగో నిహితో యజత్రేమగిరోనాథత్యోపజాతం విపరథం సోమం మధుమంతమస్మే ప్రదాశ్వాం సమవతం సజీభిః యమృత్విజో బహుధా కల్పయం తస్సతో యజ్ఞమిమం వహంతి బ్రాహ్మణోయమానస్వేకదేవాగ్నిర్బహుధా సమిద్ధేక సూర్యోమన ప్రభూత సర్వాజిం విభాత్యేకం వాజినం విబూవసమనం జ్యోతిష్మంతరం వేదమంతరం పృథక్రం సుఖమృతం సుగతం భూవీవారం చిత్రామగాయోగేధిజ్ఞేతం భువే అతిరిక్తం విభజ్ఞై ఇమాని వాంభగజేయాలిసరుణా ప్రమహేసుమానాయక్షిద్భరీరోగధీరాపరుణామహిమానామాసర సత్యం కలింద్రావరుణాగృహస్ వామద్భూర్ణిం దూహతే సప్తవాణీ సాభిర్దాశ్వాంతమవతం దృహస్వ జీవో వామలభ్యో అధిపాతి చిత్తీభిః ృతస్థాభిర్ధత్తమానాయ అబోదామహరేభ్రాయ సత్యం వేదాభ్యాంద్రియమ్ అస్మాన్ శ్రీంద్రావర్మాఘృతాప్తేరవతం సుభస్పతి ఇంద్రావర్మాయ గృహిభోమీగా పాదోమలిం సుతమగ్రే స్థానాన్యసృజం తదీరాయజ్ఞం తం బాలాస్తాభ్యవశ్యం ఇంద్రావర్ణాసౌమరసమృప్తం రాజస్పోషయమానేషు భక్తం ప్రజాం పృష్టిం భూతిమస్మాసు భక్తం దీర్ఘాయుత్వాయ ప్రదీరణనాయుః ీమహే ఆత్మ్రజతీరే అచ్చా సహసూనో అంగిరస్కృతరం జగ్వరే భూర్జోనపాదం హృదకే సమీమహే భూర్ణం అగ్నే కవిర్వేదా పాపకయక్షిణోజిష్టో అధ్వరే శ్రీడ్యోక్రమన్నాభి అద్రో ఘవాహోయేవాయే అభిప్రజాంశుభిమంతస్వధీర్భి స్వామిత్రాదర్వృతీవాసంతిక్షేమయోగాస్వస్తోత్రే మహాంకాజి దేవానాం సర్వమన్మ సంతు సూరజస్వద్రోషాః ్రమేక్షమి దేవాదహరిస్మద్గర్మాగరేణి మానోమత్వే రక్షమాఘవీరణ అశ్రే రక్భిస్తరణేభ్యమిష్టశివే పాహి వాయుభిః ృిష్టంక్షే ృహంపాగతంపాదేవృహంస్వాతీవోజింబాధి ృహభోజాగ్నిశ్రంగేదవిధ్వత్వృహం స్వాహు ేషు రాజతి సప్తహోదారస్తమిదేవేత్వాగ్నేమస్తాజిషాగ్నేది అగ్రిమగ్ని భోగద్రేయం భువేమ వృత్తమర్హిణ అగ్నిరప్రాజస్వస్వరేష్మాహోనారంతర్షణీనాజమ్యగ్రేగ్రహ్మయాజమ్మేక్తమూత్రే అగ్నేరక్షసాహ్రోహిమాగ్రహరక్షసినా ఉభయం ధృణవచ్చన ఇంద్రో అర్వాజితం వదాః సద్రాచ్చోమీతేష్టమోజాక్షమాంబ్రధమోమేమనా ఆవేడస్వపురోదృతేంద్రాంధ్రసహిత్వాహిత్వాహరివృత్తుమృష్టం దిద్రష్మణిమ్రాజం సమాధిప్రింద్రవాద్రివ ిరణ్యజాగర్జిలానం పరిమద్భిర ఆపూరం ధరం చాగ్రమ విప్రవరే అభిప్రో భాజతీభ్రోగేంద్రదేవతక్రతో ప్రాగామన్యోహంసన ఉగ్రవాహుర్మృక్షరుత్వాపురంధరోణబద్ధవం వసూయోపదం సరక్రం సోమేనం హవామహే ఉగ్రంజోరుణరాజ్యమోభాజిమిస ృతవతన్నాభూతిర్విద్రిహోరాధస్పతే రాధ సో మహాక్షయ్యాసీవిధతన్వాయమ్రగర్వణసుమహే చంద్రస్పరుతవృత్తరాపరస్వానోరక్షిత్రమంతరస్తాత్పాదమపురః స్వయం రత్నాస్వరేదన విశ్వాదమోజేం సత్వదేహాదిక్షిరంగీరో భగవాదుమాఘస్వం విష్ణో వీర్జాయే బాహోర్ణాశరక్రోక్షో అస్మాస్ భరతాయ ముక్తైరింద్రస్యమాహీనంబో బద్ధం సోమినో భద్రాయింద్రస్యోదృహిరేణా భద్రాయింద్రస్య రాతరా అహీరేణ జితర్వీరీరాసతి ప్రవాచ్యమింద్రతత్తమ వీర్యాగరిష్యో భద్రాయింద్రస్య రాతరా ఆయాహి క్రమవామదయింద్ర బ్రహ్మాధిమధ్వనా ఏభిస్తమిష్టజాతనో భద్రమిహస్రవస్యతే భద్రాయింద్రస్య రాతరా ృణోీ సోమై సమర్గతో భద్రాయింద్రస్యరాతయామానూష జుష్ీరక్షణ సహాయృణుతే భద్రాయింద్రస్యరాతయా విశ్వేరేంద్రీర్చేవాదీపతే భద్రాయింద్రస్య రాతయా సమానేవృషదృణమన్మానూషాయుగా విజేతజింద్రస్తేతమహద్రుతో భద్రాయింద్రస్య రాతయా ఉజ్జాతరింద్రచేతమభుత్వాముతమకృతం భూరి గో భూరివాగృధర్మహ మంతవదర్మాణి భద్రాయింద్రస్య రాతయా అహం తత్వంతవృత్రహం సంయుజ్యావధనిధా ీవాజీద్రివోమూరమంబరే భద్రాయింద్రస్య రాతయా సత్యమిద్వాహుతం వయమింద్రం సవామనామృతం మహాన్ భద్రాయింద్రస్య రాతయా సూర్యో మహానాహం వేన క్రతుభిరానజే ద్వారామనుష్మిగాదేవేషుధియానేవానంతోమృష్టాద్రయ్రహ్మజగంసేతృణోదపేదస్యోంశం ప్రత్నరాకవిగంధ్రోగస్వక్షణీ శివోక్రహోమన్యమాత్రాగంతవే ఇంద్రే విశ్వాదిగృదాది భర్తరం విహత్వాంజరంజరాజోమానసక్షరాష్టతిష్టకృతేస్తాభస్చక్రస్యవర్తని అష్టవృష్టోరణురుక్రమిష్టజీవే చన్నపశ్వాదరేద్రక్షరహృత్వృధేష్ూరమోర్మేంద్రా అస్మే రుద్రమేహనామృతాయిభద్రేష్టాస్మాందుదేవాస్తోమాష్ణరాధో అగ్రివ అవబ్రహ్మద్విగో జహి పదాపణేధస్వ మహాన్ కశ్చన ప్రతి ఆఘోషంగిరిం సతమంతం సహస్రణం స్తోత్రభ్యోరోజి బ్రహ్మాకస్తం సపయ్యతి అవగచ్చతి ఇంద్రం కవశ్రీ అంతే హంతం సువీయాహేవాహు సూజలే తస్ే ప్రద్రవాది ప్రియ ఆజీవే మజింత మధ్యరాధే మహే చారుంభదా జగృష్ణేంద్రాగుదన్యాహూయసేంద్రుభ ఆయాయూజ వాసుభ ప్రసవనే జీవమాదగా స్వర్ణరే సముద్రే అంధర ఆత్మాభుయామి ప్రభోజతే ఇంద్రతోపశ్చీతలే ఆద ఇంద్రమహిమానంభరయోదే మహేవహం విభ్రవ ఇంద్రగణే మహా ఉగ్రజీరాతం పిబ భయం ప్రజస్వంతో హవామహేరాసే యిద్విధస్వ కామజీంద్రదాధారణస్వం భావామహే ఇదం తే సౌమ్యం మధ్వదుఃఖమద్రీభిర్మరాణయీవ విశ్వాంగజోస్తూయమాగ్రహీనాగవాహస్రేపృషదీనామధిస్తంద్రం బృహత్ పృథు శుక్రం హిరణ్యమాదరే దుర్గ్రహస్వే సహస్రేణ సుగాధసేష్మక్రదోర్వీరద్వింద్రం సభాధూతలే బృహద్గాయం ప్రస్తుతమే భువే భరణకారిణం నయం దుర్ఘావరం తేన శ్రీరాముభోమేషిప్రబంధస ఆదృత్యాయ సంభరేత్రుఖ్యం యక్రో వృక్షోరో వాయో హిరణ్య స ఊర్వస్థిమింద్రోగ్యస్వృత్రం పూరుసంభృతం వసూరిపదిరాజులే వజ్రిభోమేష్టస్వేష్టోమేహ్రిణం తస్మాజ్యమరాం భూ శృతే మృగశ్చిదశ్చవానవు రామధిరామధిమేషు భూషతి తే మన్నస్తోమం జురానాగహీంద్రప్రజిత్రయాధియా కదభూన్వా అశ్రవిందస్యాస్తి పౌంశయమ్ తేనోనుకాం శ్రోమతేనను సుశ్రవే పరివృత్రః అదూ మహేరదృష్టాశ్రవీషీపదోమృద్ఘ్నో అస్మృతం ఇంద్రో విశ్వాన్వేగణాంగ్రీ అజంఘాదేవూర్వేంద్రబ్రహ్మాణి వృత్రహన్ పురోగతృంగ ప్రభరావతి ేంద్రోదరాజస్తనాభోగహితమిష్టశ్రుతిమేహవం భయంఘాయేత్రేయ్యేంద్రమిత్రామిష్మతి నహి తదన్య పూరుహోదరస్తనమఘన్నస్తిమధ్యా తన్నో అశామదేరుక్షుభోస్తేరవస్మది సన్నాభూతీతమిత్రిక్షాక్షోమయుద్ధస్తుతరాజోమాీతన అపేదేవద్భస్మాజాది స్వయం భైభవాలి క్షత్రియాదిత్యాంగాదిభావే స్మృతీయాం అభిష్టాయే మిత్రో నో అత్యం హరిం వరుణః పరిషదర్జమా ఆదిత్యాలోచనాభిదో తేషాం విచిత్రముఖ్యా అంబరోధవస్తి దాదృశే ఆదిత్యానామరం కృతే మహీవో మహతామోవరోమిత్రార్యమన్ అవాంసావేణీమహే జీవాన్నో అభిధేతనాదిత్యాసః పురాహతాద్ధత్తవనశ్రుతాంతరేవరోమస్తి యచ్ఛద్ధిః తేనానో అధివోచత అద్భుతేవాంబోర్వస్థిరక్రమణాగత ఆదిత్యాద్భూతైన మానస్సేతుశ్రుతేజయం మహేంద్రేణ కృణస్మరి ఇంద్రయేభిశ్రుతోభరి మానోమృతారి భూమామృజానామేవా అభిప్రవృక్ష ్యుపబ్రువేకాభిష్టే పర్షీదీరేకీరా ఉగ్రపుత్రేంసర మాకిష్టోకశ్చోనిషత్ అనేహో నృమృహురుజి ప్రసక్తేకాయ జీవతే ృధ్రవీవాదికే అపోర్ణజీయంధరాదిత్యాపదుర్మతి అస్మదేస్మద్భృషి సస్వద్వస్తుభూతిర్భయం పురాణోనం భూభుజ్మహే సస్వందం విప్రచేతసః ప్రజయంతం జితేన సహ దేవాకృణీవే తత్సునోనవ్యం సన్యాదిత్యాయన్మోచతి బద్ధాద్బద్ధమీవాదిహే ఆత్మకమస్తిరత్తరాదిత్యాసోహరిష్వరే యూయమస్మభ్యం మృణత మానోహేర్విజవసరాదిత్యా కృత్రిమాసరోః పురాణజరసోపజీత్ మృణద్వేషోభ్యం హరిమాదిత్యాసోవిసంహీతం విశ్వాగ్రిబృహతారపాః భద్రం నో అపీవాదయమనా. ఆవత్రాధమహి మహిళామహ పరిజ్ఞామీయతోవజ్రం హిరణ్యం విశ్వానరస్యభస్పరిమణానరస్యతవసః ఏవైస్తదర్షణీనామూర్తిభూపేరథానామభిష్టాయేతదాభిధన్సర్వేభ్యజన్నరాః నానాభవంతభూతలే పరోమాత్రమృజీషభమింద్రముక్తం సురాధరం ఈశానం తద్వసూనాం. సంహరిద్రాధే మహీంద్రం ద్రోదామి క్రీగలేమనుష్దివీసేమానం ధర్మ్యాహిస్వాంశ్రివ ేర్గర్వణస్తాయే స్వాదుసఖ్యం స్వాద్వీ ప్రణీతిరద్రివీతం తదాయ్యాస్తన్వేతరాక్షి భురం రథురంగవ భురం రథాజమంధాీమలామహే ఉపమానస్ హర్షాం స్వాదురాద్రాదేహీవృక్షూనవి ఆశ్వేత సురథాంగాదిక్ష్మేష్భీషూంగాక్షే ఆస్వమేధే సుపేషస్వాంగాదిక్వైంద్రోతవధూమదూత్రౌధనం ఐషూచేద్రహణ్యంతర్రేష్ూషీ సుభీషు యుష్మేవాజమంధమోని నచ్చ స్థనమద్యా అభద్రమధీధరత్